వాల్మీకి కుశునికి చేసిన ఉపదేశము ఉత్తరకాండ 6వ సర్గ. వాల్మీకి రపి సందూహ్యగాయంతో తౌ కుశిలవౌ జగామ బుషివాటిస్య సమీపం ముని పూంగవం తతే కాంతే స్థితం శాంతం సమాధి విరమే మునిం కుశః పప్రచ్ఛ వాల్మీకం జ్ఞానశాస్త్రం కథాన రే భగవన్ శ్రోతు మిచ్ఛామి సంకే పాడ్భవతో రెండుఖిలం దేహిన సంశ్రుతిర్బంధః కథము తద్యతే దృఢ కథం విముచ్యతే దేహి దృఢ బంధాడ్భవాభిధాత్. వక్తుమర్హసి నర్వజ్ఞ మహ్యం శిష్యాయతే మునే. 36, 37, 38, 39. శ్లో 36 నుండి 39 వరకు తాత్పర్యము. మునుల తాముని పుంగవుడగు వాల్మీకి ఆ కుశలవులను తీసుకుని విడిది సమీపమునకు బోయెను. అచ్చట సమాధి తర్వాత ఒంటరిగానున్న వాడును శాంతుడునగు వాల్మీకిని మాటల ప్రస్తాపంబున జ్ఞానశాస్త్రమును గురించి కుశుడు ఇట్లు ప్రశ్నించెను. భగవన్, నీవల్ల సంక్షేపముగా సమస్త రహస్యములను తెలియగోరుచున్నాను. జీవునకు దృఢమైన సంసార బంధమెట్లు పుట్టుచున్నది? మహాముని, జీవుడు సంసారమును పేర్గల ఈ దృఢబంధము నుండి ఎట్లు విముక్తుడగును? సర్వజ్ఞుడా, శిష్యుడనగు నాకు చెప్పుము. వాల్మీకి ఉవాచ, శృణు వక్ష్యామితే సర్వం సంక్షేపాద్బంధమోక్షయో. స్వరూపం సాధనం చాపి మత్శ్రుత్వాయధోదితం నలభే తా వినుము. నీకు బంధ మోక్షముల స్వరూపంబును సాధనంబును సంక్షేపముగా చెప్పెదను నావలన విని ఎట్లు చెప్పబడినదో. 185 శ్లో తథేవచర భద్రంతే జీవన్ముక్తో భవిష్యసి దేహేవ మహాగేహ మదేహస్య చిదాత్మనః. 41 తా అట్లే ఆచరింపుము నీకు మంగళమగును. జీవన్ముక్తుడవు కాగలవు, దేహరహితుడగు జ్ఞానస్వరూపుడగు ఆత్మకు దేహమే పెద్ద గృహము. శ్లో తస్యహంకార ఏవాస్మిన్మని తేనేవ కల్పితః దేహగేహాభిమానం స్వం సమారోప్య చిదాత్మని. 42 తా ఆయాత్మకి దోహమునందు అహంకారమే మంత్రి. ఆహంకారము ఆత్మచేతనే కల్పింపబడినది. ఆహంకారము దేహరూపమైన గృహమందు తనేభిమానమును నాదెన్నుట ఆత్మయందారోపించి శ్లో తేన తాదాత్మ్యమాపన్నః స్వచేష్టితమశేషతః మీటర్ విదధాతి చిదానంద తద్వాసిత వపుస్వయం. 43 తా ఆయాత్మతో అభేదమును పొందియుండును కావున తన కార్యమును సమస్తమును ఆత్మయందు చేయుచున్నది. తాను జడమైనను ఈ అహంకారము ఆత్మచే ప్రకాశింపచేయబడిన రూపముగలది. శ్లో తేన సంకల్పితో దేహీ సంకల్ప నిగళావృతః ఆయి పుత్ర దారగృహాదిని సంకల్పయాతి చానిసన్. 44 తా ఆ అహంకారవశమున సంకల్పములు గలవాడై జీవుడు సంకల్పమను సంకెలచే చుట్టబడి ఎల్లప్పుడూ భార్యాబిడ్డలు ఇండ్లు మొదలగు వానిని కోరుకొనుచుండును. సంకల్ప ఎన్ స్వయందేహి పరిశోచతి సర్వదా. త్రయస్తస్యాహమో దేహ అధమోత్తమ మధ్యమా. 45 ఇట్లు జీవుడు సంకల్పములు చేయుచు తానల్పప్పుడు దుహకించుచుండును. అహంకారముతో తాదాత్మ్యము నొందియున్న జీపునకు అధమము మధ్యమము ఉత్తమమును సత్వరజస్తయోగుణములు 3 దేహములు కలవు. 186 తమస్సత్తవ రజసజ్ఞ జగతః కారణతేహ స్త్రీతేహ తమో రూపాధి సంకల్పాన్నిత్యం తామసచేష్టయ. 46 ఈ రజసత్త తతమో గుణములే ప్రపంచస్థితికి కారణము. అందుతమో గుణప్రధానమైన సంకల్పము వలన ఎల్లప్పుడూ తామస కార్యములు కలవాడే. అత్యంత తాంసోభూత్వా కృమి కీటిత్వమాప్నియాత్ సత్వరూపోహి సంకల్పో ధర్మజ్ఞానపరాయణః. 47 మిక్కిలి తామసుడై క్రిమికీట జన్మముల నందును సంకల్పము సత్వగుణ ప్రధానమైనచో ధర్మజ్ఞానములందాసక్తి కలవాడే. అదూర మోక్ష సామ్రాజ్య సుఖరూపో హితిష్ఠతి రజోరుపో హి సంకల్పోలోకే సవ్యవహారవాన్ 48. సమీపముననే మోక్ష సామ్రాజ్యము కలవాడే సుఖరూపుడై యుండున సంకల్పము రజోగుణ ప్రధానము కలిగనదైనచో లోకమందు వ్యవహారము కలవాడే. పరితిష్ఠంతి సంసారే పుత్రదారాను రంజితః త్రివిధంతు పరిత్యజ్య రూపమే తన్మహామతే. 49. పుత్రదారాదులచే సంతోషింపబడిన వాడే సంసారమందుండును ఓ మహామతి, యవని సంకల్పము ఈ మూడు విధములైన రూపములను విడిచి సంకల్పః పరమాప్నోతి పదమాత్మ పరీక్షే దృష్టి సర్వాన్ పరిత్యజ్య నియమ్య మనసామనః. 50. ఉపశాంతుడగును అతడు సంకల్ప స్వరూపముల విడుచుట చేసి పరమ పదము నొందును. అందువల్ల నీవు ఇంద్రియ విషయముల నన్నింటినీ విడిచి మనస్సు చేమనస్సును నిగ్రహించి 187. సబాహ్యాభ్యంతరార్థస్య సంకల్పస్య క్షయంకురు యది వర్షా సహస్రాణి తపశ్చరసి దారుణం. 51. బాహ్యాభ్యంతరములగు వస్తువులతో కూడిన సంకల్పమును నాశము చేయుము. నీవు వేల కొలది సంవత్సరములు దారుణ తపస్సు చేసినను పాతలస్తస్య భూస్తస్య స్వర్గస్తస్యాపితేజనఘ నాణ్యత్ కశ్చిదు ఉపాయో ఒస్తి సంకల్పోపసమావృతే. 52. పొతాళముననున్నను భూలోకమున యున్నను స్వర్గమున యున్నను సంకల్ప వినాశము తప్ప తరమైన ఉపాయములు మోక్షమునకు లేదు. అనబాధేయవికార స్వే సుఖే పరమ పావనే సంకల్పోపశమే యత్నం పౌరుషేణ పరం కురు. 53. అందువల్ల బాధారహితమును వికారరహితమును ఆత్మసుఖమునిచ్చు నదియు పరమ పవిత్రమగు సంకల్పనాశమునందు పురుషకారముచే పరమ ప్రయత్నము చేయుము. సంకల్పతంతో నిఖిలాభావా ప్రోక్తాఖిలానము చిన్నితంతా నజానిమక్వయాంతి విభవాహ. అనఘా సంకల్పమనుదారమందే కదా సమస్త విషయములను కూర్చబడియున్నవి. ఆధారము తెగినచో ఆ ఉత్తమ విషయముల నీయు ఎచ్చటికి పోవునో మనకు తెలియదు. నిస్సంకల్పో యథాపాప్త వ్యవహార పరోభవ క్షయసంకల్ప జాలస్య జీవో బ్రహ్మత్వమాప్నీయాత్. 55. అందువల్ల నీవు నిస్సంకల్పుడవై పారబ్ధవశమున లభించిన వరకు వ్యవహారమందాసక్తుడవగుము. సంకల్పసమూహమునశించినచో జీవుడు బ్రహ్మత్వము నొందును. అధిగత పరమార్థతాము పేత్యప్రసభం పాస్య వికల్పజాలముచ్చే అధిగమయ పదం తదద్వితీయం వితత సుఖాయ సుభక్త చిత్తవృత్త్యహయాభేయారు. అట్లగుడవలన నీవి బ్రహ్మతత్వమును బాగా విచారించి తెలుసుకొని సంకల్పములన్నింటినీ విడిచి మనోనాశము పొందిన వాడవై సకల వేదాంత బోధితమైన సచ్చిదానంద అద్వితీయ బ్రహ్మభావమునొంది మోక్షరూప పరమసుఖమునందుము. వాల్మీకోపదేశముతో కుసుని అజ్ఞానము పోయినది. కుశలవులు అయోధ్య నగరమున రామాయణ గానము చేయుచుండిరి. శ్రీరాముడు గొప్ప సమావేశము ఏర్పాటు చేసి కుశలవులను పిలిపించి వారిచే గానం చేయించెను. శ్రీరామచంద్రుడు పదమానంద భరితుడై భరతుని పిలిపించి ఆ బాలురకు 10,000 బంగారు నాణెముల నిమ్మనెను. కందమూలములాహారముగా గల మాకు బంగారుతో ఏమీ పని అని ఆ బహుమానమును స్వీకరింపక వాల్మీకి వద్దకు వెళ్ళిరి. అబాలురు సీతా కుమారులని రాముడు తెలుసుకొనెను. శత్రుఘ్నుని హనుమంతుని విభీషణుని అంగదుని పిలిపించి వారితో ఓ వాల్మీకిని సీతను పిలుచుకొని రండు. సీత సభామధ్యమున అందరికీ నమ్మకము కలుగునట్లు శపథము చేయవలయును అని చెప్పెను. వారు పోయి వాల్మీకి చెప్పిరి. వాల్మీకి సీతతోనూ కుశలవులతోనూ అయోధ్యకు వచ్చెను. సభలో ఈమె ఉత్తమ వ్రతములు గల నీ ధర్మపత్ని పాపరహితురాలు. వీరిద్దరూ నీ బిడ్డలే. నేను సత్యమాడను. నేను చెప్పి నది అసత్యమైతే నా తపస్సంతయు వృధాయగుగాక అని వాల్మీకి చెప్పెను. రాముడు, ఓ బ్రహ్మర్షి, నాకంతయు తెలుసు. లోకభయానికి జడిసి పతివ్రత అయిన సీతను నేను విడిచిపెట్టి తిని లోకుల ఎదుట సీత పరిశుద్ధురాలని, ఆమెపై నాకు తొల్లిటి ప్రేమ కలగాలని నా అభిమతం అని పలికెను. సీతాదేవి నేలను చూస్తూ ఉత్తర దిక్కుకు తిరిగి చేతులు జోడించి వినయ విధేయతలతో, రామాదన్యం యథాహంపై మనసాపి నచ్చినే తథామే ధరణీదేవి వివరం దాతుమర్హసి. రాముని తప్ప ఇతర పురుషుని మనస్సులోనైనా తలపకున్న పక్షమున భూదేవి నాకు క్రిందికి పోవడానికి రంధ్రమివ్వాలి అని శపథము చేసి నది వెంటనే తేజోరూపులైన నాగులు ఒక దివ్య సింహాసనాన్ని 189 మోసుకొని వచ్చారు. అందుండి భూదేవి తన రెండు చేతులతో సీతాదేవిని కౌగిలించుకొని ఆమెను సింహాసనములో కూర్చుండబెట్టుకొని పాతాళానికి పోయింది. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. ఆనాటి నుండి రాముడు సర్వదా విరక్తుడై ఆత్మధ్యానపరుడై ఏకాంతములోనే ఉండుచుండెను. ఒకనాడు రాముడు ధ్యాననిమగ్నుడై యుండగా కౌసల్యరాముని సాక్షాన్నారాయణుడిగా ఎయిగి అతని వద్దకు చేరి భక్తితో ఇట్లు పలికెను.